సంయదుం ఇంద్రస్స నోయుభాసః అభిప్రేచిద్వజోదధనాశునాచిదర్వత ఇంద్రో జేతాహితం ధనం వహీరస్య ప్రణీతయః పూర్వీరుత ప్రశస్తయః నాస్య క్షీయంద్రభూతయః సహాయో బ్రహ్మా బాహసేర్చ తత్ప్రజాగాయత సహి న ప్రమాజర్మహీ త్వమేకస్య వృత్రహన్న పితాద్వయోరసి కృతే దృశే యథా భయం నయసీద్వదిద్విష కృణోశుద్ధ సంసినాః నృభిస్వీరా ఉద్యసే బ్రహ్మాణం బ్రహ్మ వాహసంగీర్భిః సఖాయ మృగ్మియం దాన్న దోహయే భువే యస్య విశ్వాని హస్తయో రుచిర్వసూనిద్భిరా వీరస్య మృతనాశః విదృఢాని చిదద్రిభోజనానాం సజీపతే బృహమాజానానత సముత్తాదత్యసోమ పాయింద్రవాజానాం పతే అహూ మహిశ్రభస్య వాహ తమోత్పాజ పురాసీథయో వానూనం హితే ధనే రవ్యశ్వశ్రుధీహవం జీభిరర్వద్భిరర్వరతో వాజాంగింద్రశ్రవాయ్యాన్ త్వయా జేష్మహితం ధనం అభూర్వీరగిర్వణో మహాంగింద్రధనే హితే భరేదంతసాయ్యాతూతిరవిత్రహన్మక్షుజవస్తమాసతి తో వీరథం సరథేన రచీతమాస్మాకేనాభియుగ్మన జేషీ జిష్ణో హితం ధనం జయేకయిత్తముష్ణికృష్ణీనా విచర్షణి ప్రతిర్జ్ఞే మృషక్రతృతాభిజాసీచాభిరూతి శివసఖా సత్వన్నాయింద్రమృయ జిష్వభద్రంగభస్థ్యోరక్షోహత్యాయమద్రివ సహీష్టాభిస్పృశా వస్త్రం రాజీనాయుజం సఖాయం కీరిచోదనం బ్రహ్మవాహసమం భువే సహి విశ్వాని పార్థీ భాంగే గోపశో నిపత్యతే నిర్వాణస్తమో అద్ధీగుః సనా నిగద్భిరాపేణ కామం వాజేభిరశ్విభిః గోమద్భిర్గోపతే ఋషజ్ తద్వోదాయసుతే సచాగురుహూతాయ సత్వనే సంయగ్గవేన శాకినే నఘావసర్నియమతే దానం వాజస్య గోమదః యత్సేముపశ్రవద్గిరాః ఉభిర్థస్య ప్రయమ్రజం గోమందందస్యురాగమత్ శచీభిరపనోవరత్ యుమావుత్పాసతక్రతోభిప్రణోనభుర్గిరాః ఇంద్రవత్సన్న మాతరాః దూలాసం దక్షేంద్రవగౌరాశివీరగవ్యతే అశ్వో అశ్వాయతే భవ సమందస్వాహ్యంధసోరాధసే తన్వామహే నస్తోతారం విదేకరః ఇమా ఉత్పా సుతే సూతే నక్షంతే గిర్మణో గిరాః వత్సంగా వానజేనవాః పురూతమం పురూణాం స్తోత్రీణాం వివాచి వాజేభిర్వాజజతాం అస్మాకమింద్రభూతుతే స్తోమో వాగిష్ఠో అంతమః అస్మాన్ రాజే మహేహీనో అధి బృహక్పాణీనాం వర్షిష్ఠే మూర్ధన్యస్తాత్ పురః కక్షో న గాంగ్యః యోరీవద్రవద్భద్రాదిశ్రహస్రిణీ సద్యో గానాయమం తత్సునో విశ్వే అర్యాదృణంది కారవాహ భృగం సహస్రదాతమం సూర్యం సహస్రసాతమం స్వామిద్ధి హవామహే సాతావాజస్య గారవాహ ృత్రేష్ిన్నరత్వాం కాష్టాన్నశ్చిత్రవజ్రహస్తృష్ణయాహస్తాలోద్రివ్రవంగిరసత్తాజన్న జిగ్యుడే యత్రాచర్షనింద్రంతం భూమహే భయం సహస్రముష్కతు సత్తే భవా సమత్సూ నో వృధే బాధేనాన్ వృషభేవ మన్యునాఘృషౌ మేఘరిజీషమ అస్మాకం భోజ్య పితావాధనే తనోష్వత్సూర్యే ఇంద్రజ్యేష్టం నాభరాజిష్టం బపూరిశ్రవాహ ఏమే చిత్రవజ్రస్తరోదసీభేసూసి ప్రాముగ్రమరాజే దర్శనీ సహం రాజన్ దేవేషూమే విశ్వాసునో విధురాభిర్ధనాభసోమిత్రాన్ సుషాన్ కృతి యజనింద్రనాభూషేష్వాన్ చృష్టిషు యద్ధాపంచక్షిజీనాంసవాజనేయత్వృష్ణ ఆస్మభ్యం తద్వీరీరం ఋషాహ్యే మిత్రాన్ పృచ్చుదుర్వమే ఇంద్రత్రిధాతు శరణం త్రివరోధం స్వస్తిమత్ ఛద్దిర్యచ్చమగమద్భ్యశ్చ మహ్యం జాపజాదిద్యుమేభ్యేగ్యదామనసా శత్రుమాధురాభిప్రఘ్నంతి సృష్ణ్యాస్మానో మగమన్నిందగిర్మణస్తనూపాంతమోభవ అధరస్మానో వృధే భవేంద్ర నాయమ వాజుధి యదంతరిక్షే అదగయం నిబంధినో నిద్యవస్తిగ్నమూర్ధాన యత్ర సూరాసస్తన్వో విదంబతే ప్రియా శర్మ విశ్రీణాం అథస్మాగచ్చరన్వే ఏతనే చిరచిత్తం యావయద్వేషాః ర్గే అర్వదశ్చోదయాసే మహాధనే అసమనే అధ్వనివృజునే ప్రశిషేనా శ్రవశ సింధోరివ ప్రభాజతో క్లోశమనుష్వని ఆయో నవర్గే దామీషి గృహీతా బాహ్మోర్గమి స్వాజుష్కిలాజం మధూమా ఉదాయం తీవ్రక్కిలాజం రసవాం ఉదాయం ఉదోల్వా అశతాభివాం సమింగం నకస్తనసహతాభయేషు అజం స్వాదుదిగమతిష్ఠాసరస్యేంద్రో వృత్తహత్యే మమాద ౌత్నాసంబరస్ వినపతిం నవచేహ్యోహన్ అయం మే భీత ఉదీరత్తివాతమయమీరామో సదీవాజీగ అయం షడుర్వీరీతీరోజాభ్యోభువానంకచారే అయం సజోపరిమానం పృథివ్యా వష్మానం దివో అరేణోదయం సహ అజం వీయూరం దిశుషు ప్రవత్సురోమోరాధారోర్వా అంతరిక్షం అజం వీరచిత్రదిశీకర్ణ శుక్రసద్మనా మనసామీయే అజంభాస్కంభనేనోద్యామస్తభ్రాద్భో మరుత్వాన్ దృషత్తీకరసే సోమమింద్రూరమదేవూనా మాధ్యం దినే సవనామృషస్వరస్థానో రజిమస్మాసూధే ఇంద్ర ప్రణపురచేతే పశ్య ప్రణమో నజ ప్రధానమశ్వాసు పారోహి పారజో నో భవాసు నీతి ఋతవామనీతి ఉరుణో లోకమనూనేషి విద్వాన్ సర్వజ్యోతిరభయం స్వస్తి దిక్షాద ఇంద్రస్ వీరస్ బాహూపస్థేయామశరణ బృహంతా వరిష్టేన ఇంద్రబంధువే ధావేక్షన్నశ్వరా ఇషమావక్షీరాం వరిషిష్టాం మానస్తారీన్మఘవన్రాజో అర్య ఇంద్రమృమహ్యం జీవాదోమిచ్చోదయ సోమధారాకించాహం ప్రాయుదం వదామి తజ్జూరస్వృమాదేవంతం రాజారమింద్రమిద్రమింద్రం భవే హవే సుభవం సూరమింద్రం వయామి సత్రం పూర్వభూతమింద్రం స్వస్తి నో మగవాధాత్ంద్ర ఇంద్రసూత్రమాసవో విశ్వమేకో భవతు విశ్వవేదా బాధతాంతేషో అభయం కృణోతు సువీర్యస్య వదయస్యామ తస్యం సుమతౌ యజ్ఞయస్యాపి భద్రేషో మనసే శ్యామ స్వాంద్రో అస్మే ఆరాచిద్వేష నతర్యూయోతు అపత్యేంద్ర ప్రవచో నోర్మిర్గిరో బ్రహ్మాణి నియుతో ధమంతే ఊరూనరాధస్వన ఉరోణ్యపోగావజ్రంజువశేషమిందూర కలీం సవత్కప్రేణాక్రోయజాగ్రమిన్మగవా విశ్వావే పారావిర ప్రాణ్యమన్యం కృణోతి పూర్వమపరం సచీభి శృంగే వీరముగ్రముగ్రంథమాయన్నమన్యమతినే నీయమాన ఏషమానద్విరుభయ సూయదేవి సలింగా మనుష్యాన్ పరా పూర్వే సఖ్యాక్తి విరత్తూరాడో అపరేభిరేతి అనానుభూతిరవతోన్ బాల పూర్వీరింద్ర శరదస్తర్దరీతి రూపం రూపం ప్రతి రూపోపభూపదస్య రూపం ప్రతిలక్షణాయ ఇంద్రో వాజాభిః పురు రూప జీయతే యుగుతాఖ్యస్య రాజ సదాదశ ఇజానో హరితారథే భూరిత్తేహరాజది కో విశ్వార్జునః పక్ష ఆసత ఉదాసీనేషు సూర్యు అగవ్యోతిక్షేత్రమాగన్మదేవా గుర్వీ సతీ భూమిరంభూరణాభూత్ బృహస్పతే ప్రతీకిచ్చాగమిష్టా విచ్చాసతే చరిత్రైంద్రవంధా దివే దీవే సదృశీరణ్యమర్థం కృష్ణాసేధతపసద్మనోజా అయం దాదాభిగవస్నయం దోదవ్రాజే భక్తినం సంవారం చ రస్తోక ఇంద్రాధ సస్త ఇంద్రదశకోశీర్దశ భాజినోరాసాది విశ్వశ్రాధశ్వాంభరం వసు ప్రత్యగ్రహీష్మ దశాశ్వాందశకోశాందశవస్త్రాధీ భోజన దశో హిరణ్యపిండాంధిరాసాదాలికం దశరసాన్ వృష్టిమతశ్వరం గా అథర్వభ్య అశ్వత పాజవేరాజో విశ్వజన్యం దదాన్ భరద్వాజాన్ సాధ్యయో అభ్యాయుష్ట వనస్పతేభిర్భవం బోధి భూయాస్మత్సగా ప్రచరణస్వీరా బోధిః సన్నద్ధో అసి వీరయస్వాస్థాతే జయతు జేత్వాని దివస్పృథివ్యా పర్యోజ ఉద్భృతం వనస్పతిభ్యః పర్యాభృతం అపామోజ్వానం పరిగోభిరావృతమింద్రస్య వజ్రం భవిషారథం యజ ఇంద్రస్య వజ్రో మరుతామనీకం మిత్రస్య గర్భో వరుణస్య నాభీః శ్రీమాన్నోజాజింజుషాణో దేవరథ ప్రతిహవ్యాగ్రీభాయ ఉపశ్వాసన పృథివీ పునద్యాం పూర్వృత్రాదేమనుతాం విష్టీతం జగత్ సృభే సజూరింద్రేణ దేవైర్దూరాద్దవీయో అపసేధశత్రూన్ ఆక్రమ్యవరమోజో నాధానిష్టనిహితుమితాబాధమాన అపప్రోధదుందుభే విశ్వాజిత ఇంద్రస్య ముష్టిలసి వీరయస్వ ఆమూరజ ప్రత్యావర్తేమాకేతుమద్దుందుభిర్వాజీ సమస్వర్ణాశ్చరంతి నో నరోస్మాకమింద్రరసినో జయంతు భద్రం నో అభివాదయమనా అగ్రయే గిరా గిరాక్షమృతం జాతరేతం ప్రియం మిత్రం నరంజిణం ఊర్జోరపాదం దహిరాజమస్మయుర్దాసే మహ్యదాసే భువద్వాజేష్వితా భువద్రుత ఉదత్రాదామూనా ృాశ్యగ్నే అజలో మహాన్ విహాశ్యుషా అజస్వేన సోజురాసోసు దక్షుణేషుభిశ్రుతీ మమో దేవాంజజిక్ష్యాక్రోదంసనాగ్నేరాజేరాస్వరాజోతమం స యమాపో అద్రయోవనాగర్భృతస్య విప్రాజి సరదాజోమోజాజే పృథివ్యాధిసానాది ఆయః పప్రౌ భానుమారోదాసీ ఉభే ధూమేన ధావతే దిది ఇషస్తమోదర్గమూర్ణ్యాస్వాస్యావాస్వరుషోర్ణా బృహద్ధీరే అర్చిభిశ్రుణ దేవసోదిరా భరద్వాజే సమిధానోయీష్టదేవశ్రుకీ జ్వర్పాదీ విశ్వాసాంగ్రవర్భిషామిత్తమగ్నేమానూషీనా శతం పూర్భిర్జిష్ట పాహ్యం సమేద్ధారం శతం జిమాస్తోభ్యోజేతీ త్వన్నశ్చిత్రభూత్యామసోరాధాంజయ అశ్చాయస్తమగ్నే రచేదాసి విదాఘాధం తుజేతునా పర్షీతో నందనాయం పత్రమిట్టమదబ్ధైర ప్రాయుత్వభిః ృతాయస్వభానమేశ్రవో మృత్యుదుక్ష మరుతాంతురాణాంజుమ్మేరీ ఫలద్వాజావృక్షద్విత విశ్వదోహమిడం స విశ్వభోజసం తమ భలింద్రన్న శుక్రకుంభరుణమివ మాజినం అర్యమనన్న మంగం దుర్ప్రభోజ సంవృష్టం నస్తూష ఆదిశే వేదం దర్ధోనమారూదం తు విష్ణ్య నర్వాణం పూరణం సంయసా సదా సంసరస్రాకారీరచ్చర్షణిభ్యా ఆదిర్గూఢావసూకరత్సువేదానోవసూకరత్ ఆమాపద్రవసంశీషన్నుతే అది కర్ణ ఆభే అయ్యో అరాదయ మాతీరముద్రో వనస్పతిమీర్విహీన సహ మోతసూరో అహ దేవాచన గ్రీవా దేవే గృదే విగమస్సు సఖ్యం అచ్చిద్రన్వత సుపూర్ణస్ ధన్వత పరోహిమత్యైరసీ సమో దేవైరుతశ్రియా అభిక్ష పూషం మృదనాశునస్తమవానూనంజథాపురా వాణీ వామస్ సూతయ ప్రణీతయస్సు సూమృత దేవస్ వామరుతో మర్త్యస్ వేదానస్ ప్రయజ్జవ సద్యశ్చిద్యశ్చకృతి పరిద్యాదేవో నైతి సూర్యా వేదం సమోదధిజ్ఞియం మరుతో వృత్రహంసభోజ్యేష్టం వృత్రహంసవ సగృద్ధౌరజాయత సకృద్భూమిరజాయత కృష్ణ్యాదుగ్ధం సకృత్వయస్తదన్యో నామూజాయత్ ృణీరధ్యయనం సదీతం సృణానీ భవతే భవ పాపీకూపదాం సముద్రం గచ్చస్వాసేనం సంవ్రదన్నవ్యసీభర్గేభ్యమిత్రూనాయంతా క్షత్రోవరుణో మిత్రో అగ్ని విశోవీయ్యమధ్వరేష్ంజుమత్యో దివశ్రీమంగళమోరమగ్ఞస్ కేతుమరుణ్యై అరుణస్ సుహితరావిరూపే స్త్రుభిరన్యా విశేషూరో అన్యా విషస్తురాచరం దీపాభకే మన్మశ్రుతం నక్షరీచ్యమానే ప్రవాజుమచ్చా బృహదీమ నీరా బృహద్రాజుం విశ్వమారం రథప్రా దురద్యామాజుపత్యమాన కవి కవిమీయక్షసి ప్రయజ్యో సమేవృచ్చరశ్వినోర్జోరసోరుక్మాన్మనసాయుజాన సత్యేషయ్యైవర్తిస్తనయాయత్మేద పర్జన్యమాదారుడభాపృథివ్యా పురీరాణి జన్మతమప్యాని సత్యశ్రుతగ్రవయోగస్య దీర్భర్జగదర్జగదాకృణుధ్వం పావీరీ కన్యా చిత్రాయుః సరస్వతీరపత్నీధియం భాత్ గుణాధిరచ్ఛిద్రం సరణం సజోడాదురాధరిణం గృణతే ధర్మాయం సత్ పఠస్పదః పరీపతిం వచస్యారామేణ కృతో అభ్యానలర్కం సనోరాధశ్చురుధశ్చంద్రాగ్రాహియం దివం శేషధాది ప్రభూషా ప్రశమవాదనం జయసం బ్రూపాయం దేవం సుగవస్తి నృద్ధం హోషాయక్షతం పశ్చామద్భిస్తం సుగమం విభావా భువయస్య వితరం దీర్ఘిరాధీ రుద్రం దివాధయా రుద్రమద్దౌ బృగంత మేషమజరం సుషం నృధగ్భువేమ కవినే శితాసాః ఆయుబాళకవయోయజ్ఞా సోమరుతో గంతగ్రేణోరస్యాం అజిత్రం సిద్ధింద్రృదంత ఇచ్చాక్షిరస్వద్ ప్రభీరాజ ప్రతపసే సురాజాయూషేమ పశురక్షిణస్తం సవిస్మృశతి సన్నశ్రుతశస్త్రిభిర్ననాథం వదనస్ వివాహ యోజాంతిమే పార్థివామిస్త్రిశ్చిద్ష్టర్మణ దేవాధికాయ తే సర్వన్ముపద్యమానే రాజమదేవ తన్వాతనాయ తన్నోర్బుద్ధ్యో అద్భిరక్కైస్తర్మ తత్సవితాచనోధాత్ తదోరీభిరభిరాతిషోభగ పురం జర్జన్వద ప్రజాయే నూనోరయం రథ్యం దర్ఢని ప్రాపురుభియం మహర్షస్య గోపాం క్షయం దాతాచరణ స్పృహరే వీరభిరక్రమామవిషాదే వీరభ్యాశ్నవా ఉవేవో దేవీమదీతి నమోభ్యర్ణేకాయవరుణం మిత్రమగ్నిం అభిక్షరామర్యమం సుసేవం ప్రాతేం దేవాంతరవిహారం భరం చ సుజ్యోతిషః సూర్యదక్ష విరేణనాగాస్తేషు మహోభిః దేవాన్ ృథివీ క్షత్రమురుద్రోదీసరణం సూఢుం మే మహస్కరీ భోజసానోస్మేక్షయాయే అనేహ ఆనో రుద్రస్య సూరవోనంతమద్యాహూతా సోమసమోధృష్టా యదీ మధ్యే మహదివాదో బాధే మరుతో అన్వామదేవాన్ నిర్మక్షలేరోగీరీశక్తి పూషాభ్యర్థయజ్వా శ్రువామం మరుతోయ్యాస భూమా రేజం దేవ్వామి ప్రవిత్తే అభిత్యం వీరం నిర్వాణ సమర్చేంద్రం బ్రహ్మణాజరి ధర్మవేన శ్రవదుద్ధముపాతస్తవానోరాసద్వాజాం ఉపమహోగ్రీణాన ఓమాన మాపోమానుషేదవృత్తం ధాతతోకాయతనాయాయ సంయోః యూయం నిష్టాభిరజో మాతృత మా విశ్వస్య స్థాతుర్జగోజిత్రీ ఆనో దేవస్య విదాత్రాయ మానో హిరణ్యవాణిర్యజతో జగమ్యాత్ జోరద్రవాన్ ఉడగోణ ప్రతీకం జోర్నుతే దాసుషేవార్యాణి ఉదత్తం దూరో సహసో నో అద్యాదేవాస్మిన్నద్ధరేవ వృత్యా శ్యామ దేశ రవిద్రాతౌమశ్యామగ్నేవ సాసువీరా ఉదత్యామేవమాజ్ఞాతం నా సత్యాధీర్యువమంగ విప్రా అత్రిన్నమహస్తమోముక్తం దూర్వదం నరాజుషాదభీగే ఏనో రాజోజ్యుమతో వాజవతో దాతావో భూతనృవసః పు వృక్షో దశస్యంతో దివ్యా పార్థివా సరస్వతీ సజోరాష్మంతో విష్ణుర్మంతు భాజో రిపభుషాజో దీవ్యోధిజాత పర్జన్యాత విద్యతమిరం ఉదస్ దేవస్ పితా భగో నోపాన్న పాదపదృదానుపత్నీ లక్షా దేవేభ్యర్జనే సజో రాజ్యోర్దేవే పృథివీరా ముద్రై ఉద్రోర్బుద్ధశ్రుణాత్మేకాపాృథివీరా ముద్ర విశ్వే దేవాృతాభుమానాస్తుమంగా కవి శస్త్రాబంతు మమతస్ ధీర్భరద్వాజా అభ్యర్థ్యర్కైర్నాసోపసోదృష్టా విశ్వే సుదాసో భూతాయత్రమీ మిత్రయోరా ప్రియం వరుణయోరదబ్ధం ఉదీతాయస్త్రీని విదసాన్యేషాం దేవానాం జన్మ సర్వమిత్రుమత్తేజునా తపస్యన్నభిచష్టే సూర్యో అర్యజేవాన్ సుతపూర్వమహృత గోపాలనీతి మిత్రం వరుణం సుజాత అర్యమనం భగవద్భ్రదీతీరచ్చాచే సన్య పవకాన్ విశాద సత్తీంద్రబ్ధాన్మోరాజ్యుపదనశ్రాన్ యూనస్ క్షత్రాక్షయోషిగోద్రీణాయుందూ జౌష పృథివీమాదరధ్రురగ్నే భ్రాదర్వదవో మృడదాన ఇష్టాదిత్యాదితే సజోగా అస్మభ్యం ధర్మ బహుళం వియంత ే సమస్మాయతేరీరథతాయత్రూయోరస్తూనాూయం దక్షసో బూవ మా భయనో అన్యకృతం భుజే మమానత్కర్మవసభోయచ్చయద్భ్రే విశ్వసహిక్షయథ విశ్వదేవా స్వయం రిపుస్తన్వీష్ట నమలి దుగ్రం నమీవాసే నమో దాధార పృథివీ నమో దేవేభ్యో నమ ఈతేషాం కృతం శిరే నో నమసావీవాసే ఋతశ్చోరచ్చ పూతదక్షాశ్చరోదబ్ధానమోచక్షోన్ విశ్వాన్వానమే మహోజత్రి శ్రేష్ట వర్చదస్తూనస్థిరో విశ్వాదినయంతి సుక్షత్రోవరుణో మిత్రో అగ్నిర్వృతీతయో భగ్మరాజ సత్యాంద్ర పృథివీ క్షామబద్ధం పూషా భగో అదీ పంచజనాస్తవసస్సు నీషాంగుల సుత్రాత్రాసస్సు గోపా నూరద్మానం దివ్యం నంసి దేవా భారద్వాజస్సుమతిహోత ఆశానేభిర్యమానో విజేధైర్దేవానాం జగన్నాభసూర్యుర్వాహంద అపత్యం రేజిరం రివం సేనమగ్నే దురాధ్యం నవిష్టమస్తే కృధీరుగాం సోమనోహికం దశిత్వనాయ వసు జయీన్నా అత్రిణం పరింద్ర బాహిర యో జ్యేష్ఠాసుజానభీంద్రజ్యేష్ఠా అభిద్యావః కర్తారో అధ్వన్నాసుగం గోప అమా అభిబంధామగన్మహి స్వస్తిగామానేహరం యేన విశ్వాపరిద్విరో మృణక్తి వీంద్రదేవసు నలద్దివాలపృథివ్యానో మన్యేన యజ్ఞేన నోదశమీభిరాభిః ఊర్జం దృఢం శుభ్రా అపర్వదాసోనియరామదియాజస్యయష్టా అతీశాయోమన్యతే నా బ్రహ్మ వాయక్రియమానన్నిరిత్సాజితస్మై విజినాని సంతు బ్రహ్మద్విగమభితం సోదరుజౌ కిమంగత్వా బ్రహ్మణ సోమ గోపాం కిమంగత్వాహురభిరస్తి పాన్నాః కిమంగళ పశ్యసి నిత్యమానాన్ బ్రహ్మద్విభేదపూరింభేదిమస్య అవంతుమానురసోజాయమానా అవంతు మా సింధభక్తిందమానాః అవంతు మా పర్వదాసో ధ్రువాసో వంతు మాధిరో దేవహూతౌ విశ్వదానీం సుమనసస్యామపశ్యే మనుసూర్యముచ్చరంతం తథాకదత్తసూపగర్భసూనాం దేవాం పోహానో వదాగమిష్ఠ ఇంద్రోష్టమవదాగమిష్ట సరస్వతీ సింధుర్భిన్మమానా పర్జన్యో నవోషీధర్మజోహురగ్నిసుగమః విశ్వే దేవాసాగతృదామజివంభవం ఏదం బర్హిర్నిషీదత యోగో దేవాఘృతశ్నూనాహవ్యేన ప్రతిభూషతి తమ విశ్వ ఉపగచ్చత ఉపానశ్రోణభోగిరశ్రమంతమృతీకాభవంతున విశ్వే దేవాృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృత మిత్రో అర్యమా ఇమా అవ్యాజోషంతన ఇమన్నో అగ్నే అధ్వరం హోతర్వజినసోజ చికిత్వాంజనం ఇస్వేదేవాశ్రుమతే మన్వం మేజే అంతరిక్షేయ ఉపద్యభిష్ట జే అగ్నిజిహ్వా ఉత భాజ్రాజ్యాస్మిన్ హరిమాదయధ్వం విశ్వే దేవాన్వంతు యజ్ఞియా ఉభే రోదసి అపాన్నపాచమన్ మా భోగజాంసి పరిచక్షాదివోచం శృంగేష్ధో అంతమామదేవ ఏకేషద్మా మహినో అయీమాయాదివోజగ్నిరే అపాధస్తే తే అస్మభ్యమిషజే విశ్రమాజుక్షుస్రావసంతు అగ్నిపజన్యావతం ధియం మే స్వింగలే దృష్టుతిన్నా ఇలా మన్యో జనజద్గర్భమన్య ప్రజాపతిరిషాదత్తమస్మే శ్రీ సమిధానే అగ్నౌక్న మహానవసీవాదే అస్మిన్నో అద్య విదేయత్రాశ్రే దేవా హవిషీమాదయధ్వా